సప్తాహం అజంబాయ స్వామిర్ధారయ అవశ్వానా ఆరాధా ఇవంతిలో రియా కథా ఏయా Oh,

దన్వా ఆయంద్ర Yeah. ఏనా దక్షిణ మనస్కోభ ఓ వా ఓ హా Hello. Yeah.